మెదడు చరిత్ర పుస్తకం 20వ భాగం. మరి ఈ బలమైన పునాదుల మీదనే కదా ఆధునిక విజ్ఞానాన్ని భౌతిక శాస్త్ర పితామహుడు గెలీలియో స్థిరంగా నిలిపాడు. ఈ మౌలికమైన నియమాల సత్తా వల్లనే కదా విజ్ఞాన శాస్త్రం గత కొన్ని శతాబ్దాలలో అంత వేగంగా పురోగమించింది. అందుచేత ఆంతరిక విషయాల గురించి శాస్త్రీయంగా చర్చించాలంటే వాటిని మెదడులో జరిగే భౌతిక చర్యల పరంగా వర్ణించగలగాలి. మన మనసులో ఓ ఆలోచన కదిలినప్పుడు దానికి సంబంధించి మెదడులో న్యూరాన్లలో విద్యుత్ చలనాలు ఎలా జరుగుతాయి, ఏ మెదడు ప్రాంతాల మధ్య ఎలాంటి రసాయనాల వినిమయం జరుగుతుంది, మెదడు నిర్మాణంలో సూక్ష్మంగానైనా ఎలాంటి మార్పులు వస్తాయి, మన మనసులో కదిలే ప్రతి చలనాన్ని ముఖ్యంగా ప్రేమ, పగ, కరుణ, ఆవేశం మొదలైన లోతైన విషయాలని ఈ విధంగా మెదడులో జరిగే భౌతిక చర్యల పరంగా చెప్పడం చాలా చాలా కష్టం. అందుకే ఈ దిశలో ముందే మానవ ప్రవర్తనతోనూ మానవ ఆంతర్యంతోనూ మొదలు పెట్టకుండా తమ అధ్యయనాలని జంతు ప్రవర్తనతో మొదలుపెట్టారు నాడీ శాస్త్రవేత్తలు. మనిషి ప్రవర్తన కన్నా జంతువుల ప్రవర్తన మరింత సరళంగా ఉంటుంది కదా. జంతువుల ప్రవర్తన మీద చేసిన ప్రయోగాలు అంటే ముందుగా చెప్పుకోవలసినవి రష్యన్ జీవక్రియా శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్ చేసినవి. ఎన్నో ముఖ్యమైన వైజ్ఞానిక ఆవిష్కరణలాగానే పావ్లోవ్ చేసిన ఆవిష్కరణలు యాదృచ్ఛికంగా జరిగాయి. 19వ శతాబ్దపు చివరి దశలో పావ్లోవ్ కుక్కల జీర్ణమండలం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. జీర్ణక్రియలోని వివిధ దశలని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అనుకున్నాడు. జీర్ణ ప్రక్రియ నోటిలోనే మొదలవుతుందని మనకు తెలుసు. అసలు ఆహారం నోటిలోనికి ప్రవేశించకముందు నుంచే నోటిలో లాలాజలం ఊరుతుంది. మనం నములుతున్న ఆహారంతో ఆ లాలాజలం కలిసినప్పుడు జీర్ణక్రియలో మొదటి దశ మొదలవుతుంది. కుక్కలకి ఆహారం అందించినప్పుడు వాటిలో ఈ లాలాజలోత్పత్తి ఎలా జరుగుతుందో పావ్లోవ్ అధ్యయనం చేస్తున్నాడు. మనుషులలాగానే కుక్కలకి కూడా రుచికరమైన ఆహారం కళ్ళ ముందు కనిపించగానే నోరు ఊరుతుంది. ప్రయోగాలలో పాల్గొంటున్న కుక్కల ముందు ఎండు మాంసపు పొడి ఉన్న పళ్ళాన్ని ఉంచగానే కుక్కల నోరు ఊరటం మొదలవుతుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. కానీ పావ్లోవ్ ఓ కొత్త విషయాన్ని గమనించాడు. కుక్కలకి రోజూ ఆహారం అందించే టెక్నీషియన్ దగ్గరికి రాగానే కుక్కల నోరు ఊరటం చూసి పావ్లోవ్ ఆశ్చర్యపోయాడు. ఆహారాన్ని ఎప్పుడు ఆ టెక్నీషియనే తీసుకొస్తాడు కనుక అతడు కనిపించగానే ఇక ఏ క్షణానైనా ఆహారం వచ్చే అవకాశం ఉందన్న ఆపేక్షతో కుక్కల నోళ్ళు ఊరుతున్నాయా? అలాగైతే ఆహారం యొక్క రాకను సూచించే మరే వస్తువైనా అలాగే కుక్కలలో లాలాజలోత్పత్తి కలగజేయాలిగా. ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడానికి పావ్లోవ్ వరుసగా క్రమబద్ధంగా కొన్ని ప్రయోగాలు చేశాడు. ఇలాంటి కొన్ని ప్రయోగాలలో ముందుగా ఒక గంట కొట్టి కాస్త ఆగి అప్పుడు కుక్కకి మాంసాహారం అందించారు. తొలి దశల్లో ఎప్పటిలాగే కుక్కకి ఆహారం అందగానే నోరూరింది. కానీ ఆ ప్రయోగం పదే పదే చేయగా కుక్క ప్రవర్తనలో ఓ చిత్రమైన మార్పు కనిపించింది. ఈసారి గంట వినిపించిన మరుక్షణమే కుక్కకి నోరు ఊరటం కనిపించింది. అంటే గంట శబ్దం ఆహార రాకని సూచిస్తోందని కుక్క గ్రహించింది అన్నమాట. అందుకు స్పందనగా నోరు ఊరింది. ఇక్కడ కుక్క ప్రవర్తనలో రెండు అంశాలను గుర్తించవచ్చు. ఒకటి ప్రేరణ. ఈ సందర్భంలో మాంసాహారం కుక్కకి ప్రేరణ అవుతుంది. రెండవ భావన స్పందన. మాంసాహారం ప్రేరణ అయితే నోరు ఊరటం స్పందన. ఏ ప్రేరణకి ఏ స్పందన కలుగుతుందో తెలుసుకోగలిగితే ప్రవర్తన అర్థమైనట్టు. అంతమేరకు ఆ ప్రవర్తనకి ఆధారభూతమైన నాడీమండలం గురించి అర్థమైనట్టు. కాబట్టి ప్రవర్తన అంటే ప్రేరణ ప్లస్ స్పందన అనే జంట అని చెప్పుకోవచ్చు.